పుచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో, ముత్యమంత ముద్దు ఇచ్చుకో, ముద్ద బత్తిలాగా విచ్చుకో. సంగతేమిటో ఇచ్చుకో, ముద్దిచ్చి పుచ్చుకో, ముత్యమంత ముద్దు ఇచ్చుకో, ముద్ద బంతిలాగా విచ్చుకో. నీ కన్ను గీటినప్పుడే చిరుముత్తు పెట్టినప్పుడే చిలిపివలకు చిలక పలికితే కలికి చిలక అలక తీరదా, పెదవి పెదవి అది నింతను మరుల మధు పొరలి పొంగని ఇచ్చుకో, ముద్దిచ్చి పుచ్చుకో, ముద్దంత ముద్దు ఇచ్చుకో, ముద్ద బంతిలాగా విచ్చుకో. సరాగమే సంగీత గంధాలు చిలకగనే ఇచ్చుకో, ముద్దిచ్చి పుచ్చుకో, ముద్దమంత ముద్దు ఇచ్చుకో, ముద్ద బంతి పూలు దోచుకో. ఇచ్చుకో, ముద్దిచ్చి పుచ్చుకో, ముద్దమంత ముద్దు ఇచ్చుకో, ముద్ద బంతిలాగా విచ్చుకో. సంగతేమిటో దొంగిలించుకో, దొంగ ఎందుకో.